ఇచ్చారు పద పచ్చ సిగ్నల్ పెట్టారు కదా మంచి లగ్నం ఇచ్చేయి తొలి ప్రేమ కట్నల్ ముద్దు ఇచ్చారు పద పచ్చ సిగ్నల్ పెట్టారు కదా ప్రేమ సింబల్ మెచ్చారు కదా సంతు పెద్దల్ మస్తు స్టార్ట్ అయితే చెలి ప్రేమ ఇంజల్ చేరేదే మన పెళ్లి స్టేషన్ స్పీడు ఇక చూడు గప్పు చెప్పు నప్పు చెప్పు లిప్పు చెప్పు లబ్బు డిప్పు తప్పుకుంటే తప్పు తప్పు ఇదేలే మంచి ఛాన్స్ ఇచ్చారు పద పచ్చ సిగ్నల్ పెట్టారు కదా మంచి లగ్నం ఇచ్చేయి తొలి ప్రేమ కట్నల్ ముద్దు మెచ్చగా మనసును నేటే కిచ్చగా పచ్చిగా రెచ్చిపోన మలుపుల పాట నచ్చగా చలుపుల పాట తీర్చగా పిచ్చిగా మెచ్చుకోన దొరకని దోర పండు నలగని మల్ల చెండు ఒడే టూలెట్టు ఒకే డ్యూయెట్టు పాడు ఇచ్చాడు పద పచ్చ సిగ్నల్ కొట్టాడు కదా ప్రేమ సింబల్ మెచ్చాడు తదా సంతు పెద్దల్ మస్తు శుభ మస్తు ఇచ్చారు పద పచ్చ సిగ్నల్ పెట్టారు కదా మంచి లగ్నం ఇచ్చేయి తొలి ప్రేమ కట్నల్ ముద్దు